80 ప్రపంచం బ్రహ్మ యొక్క వివర్తం. రామ, అన్యోన్యాశ్రయ దోషాన్ని నివారించేందుకు మనం చెప్పుకున్న యుక్తి పరంపరలో ఒకచోట నీకు అపార్థం వచ్చే సావకాశం ఉంది. ఎక్కడంటే, గాలి యొక్క స్వభావంలోనే స్పందన ఉన్నట్లుగా శుద్ధ చైతన్యం యొక్క స్వభావంలోనే ఈ విషయ ప్రపంచమంతా అంతర్గతంగా ఉంది అని మనం ఇప్పుడు చెప్పుకున్నా. అలా చెప్పడం వల్ల కుండకి మట్టి కారణమైనట్లుగా ఈ ప్రపంచం మొత్తానికి శుద్ధ చైతన్యమే పరిణామకారణమని చెప్పినట్లవుతోంది. అలా చెప్పినట్లయితే పరమాత్మ చైతన్యానికి కారణత్వము అనే గుణం పడుతుంది. అలా పడితే బ్రహ్మ దేనికి కారణం కాదు అని పూర్వం మనం చెప్పుకున్న మాట ఎగిరిపోతుంది. పోతే పోని అందామంటే కారణత్వం పట్టడం వల్ల దాని ప్రక్కన కార్యం అనేది అనివార్యంగా వచ్చి కూర్చుంటుంది. దీన్ని ఒప్పుకొంటే బ్రహ్మ అద్వితీయము అనే మాట ఎగిరిపోతుంది. కాగా బ్రహ్మ దేనికి కారణం కాదనే మాట, బ్రహ్మ అద్వితీయం అనే మాట రెండూ ఎగిరిపోతాయి. అవి పోతే బ్రహ్మలక్షణాలకే విరోధం వస్తుంది. ఈ గందరగోళమంతా ఎందుకు వచ్చిందంటే ఈ ప్రపంచానికి శుద్ధ చైతన్యమే పరిణామ కారణము అనుకుని మనం బయలుదేరాం, అందువల్ల వచ్చింది. కనుక ఈ ప్రపంచానికి ఆత్మచైతన్యమనేది పరిణామ కారణం కావటానికి వీల్లేదు. అందువల్ల ఈ ప్రపంచానికి బ్రహ్మ వివర్తకారణమని అంగీకరించక తప్పదు. వివర్తకారణమంటే ఇదివరకు చెప్పుకున్నాం, తాడుని చూసి పామని భ్రాంతి పడినప్పుడు ఆ పాముకి కారణమైన తాడును వివర్తకారణము అంటారు. అలాగే ఈ ప్రపంచానికి పరబ్రహ్మ వివర్తకారణమే. వివర్తకారణం వల్ల జన్మించే కార్యం తప్పని సరిగా భ్రాంతి రూపమే అవుతుంది, అంటే మిథ్య అవుతుంది. రజ్జు సర్పంలో సర్పం మిథ్యే కదా. అలాగే పరబ్రహ్మ నుంచి వివర్త రూపంలో జన్మించిన ఈ ప్రపంచమంతా కూడా అనివార్యంగా మిథ్యే తీరుతుంది. ప్రపంచం ఎప్పుడైతే అసత్యమైందో అప్పుడు దానివల్ల పరబ్రహ్మకు వచ్చే కారణత్వం కూడా అసత్యమవుతుంది. అది అసత్యమైతే బ్రహ్మ దేనికి కారణం కాదని, అది అద్వితీయమని చెప్పే శృతి వాక్యాలకు సమన్వయం కూడా కుదురుతుంది. రామ, ఈ దృశ్య ప్రపంచం వివర్త రూపంగానే జన్మించిందని, ఇది మిథ్యారూపమేనని నిరూపించేందుకు మరో దారి కూడా ఉంది. పరబ్రహ్మ అనేవాడు ద్రష్ట, వాడు వివర్త రూపంలో కాకుండా పరిణామ రూపంలో ఈ దృశ్య ప్రపంచంగా మారాడని కాసేపు అనుకుందాం. అప్పుడు ద్రష్ట అయిన పరబ్రహ్మ ఏమవుతాడు? కొంచెం ఆలోచించు. కొయ్యబొమ్మలు చేసే శిల్పిని పిలిచి ఏకాండి చెక్కతో ఏనుగు బొమ్మను చెయ్యమన్నాం. వాడు సరేనని మన పెరట్లో ఉన్న పెద్ద చెట్టును నరికి దాని కాండంతో మంచి ఏనుగు బొమ్మ చేశాడు. అంటే ఇక్కడ చెట్టు ఏనుగు బొమ్మగా పరిణామం చెందింది. అలా చెందిన తరువాత మా ఇంటి పెరట్లో చెట్టు ఉంటే దొడ్డంతా నీడగా ఉండేది, కనుక నాకు ఇప్పుడా చెట్టు కావాలి అంటే వస్తుందా? మా చెట్టులోంచి వచ్చావు గనుక ఓ ఏనుగా, నువ్వే నీడ నివ్వు అంటే ఆ ఏనుగు బొమ్మ నీడనిస్తుందా? అసాధ్యం. పరిణామ ప్రక్రియలో కార్యం జన్మించక ఇక కారణస్వరూపం ఉండదు. అందువల్ల ద్రష్ట అయిన బ్రహ్మలోనుంచి పరిణామ ప్రక్రియలో దృశ్య ప్రపంచం కనుక ఉద్భవించి ఉంటే ఇది ఉద్భవించినాక ద్రష్ట అయిన బ్రహ్మ అక్కడ ఉండడు. ఉండకపోతే పోనీండి అంటావేమో, ఉండకపోతే ద్రష్ట లేకుండా దృశ్యం ఉన్న స్థితి ఏర్పడుతుంది. ఈ ప్రపంచమంతా దృశ్యం, దీనికి ద్రష్ట కాదగిన బ్రహ్మ అక్కడ లేడు. ద్రష్ట లేని ఆయసర్వ్ 102. దృశ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఆ గందరగోళం ఎందుకొచ్చిందంటే పరబ్రహ్మలోంచి ఈ దృశ్య ప్రపంచమంతా పరిణామ ప్రక్రియలో ఉద్భవించింది అనుకోవడం వల్ల వచ్చింది. కనుక అది తప్పు. ఇకపోతే మిగిలిన అవకాశం ఒకటే, పరబ్రహ్మలోంచి ఈ ప్రపంచం వివర్త ప్రక్రియ ద్వారానే పుట్టింది అని ఒప్పుకోక తప్పదు. అది ఒప్పుకుంటే ఈ దృశ్య ప్రపంచమంతా రజ్జు సర్పంలాగానే మిథ్యాభూతమని ఒప్పుకోక తప్పదు. ప్రపంచం మిథ్యాభూతం కనుక దీనివల్ల బ్రహ్మకు కారణత్వము పట్టదు, సద్వితీయత్వము పట్టదు. కనుక రామ, మనస్పంద విషయస్పందాలకు అన్యోన్యాశ్రయ దోషం లేదని చెప్పడం కోసం ఈ ప్రపంచం పరబ్రహ్మలో అంతర్లీనంగా ఉందని మేము చెప్పామే, అక్కడ ఈ జగత్తుకు పరబ్రహ్మ వివర్త కారణంగా ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. మరో రకంగా పొరపాటు పడకూడదు. అందుకోసమే ఇంత వివరణ ఇచ్చాను. కనుక రామ, ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిర్దిష్ట స్వరూపమైన ఆత్మతత్వాన్ని పరిశీలించడం ద్వారా ఈ విధంగా ప్రమాణపూర్వకమైన ఆత్మవిచారం కొనసాగించాలి. అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము మొదలైన ప్రమాణాలు లేవా? వాటికి ఉపయోగమే లేదా అని అడుగుతావేమో. అలాగని మేము అనటం లేదు. తక్కిన అనుమానాది. ప్రమాణాలు అన్నీ కావలసిందే, కాని పర్యవసానంలో ప్రత్యక్షానుభవ పూర్వకంగా ఏ విషయాన్ని మనం ధృవపరచుకుంటామో ఆ విషయంలోకే ఈ అనుమానాది ప్రమాణాలు కూడా మనని తీసుకెడతాయి. అంతేగాక ఈ అనుమానాది ప్రమాణాల జీవనమంతా ప్రత్యక్ష ప్రమాణం మీదే ఆధారపడి ఉంది. ప్రత్యక్ష ప్రమాణమంటే పరబ్రహ్మ చైతన్యమే. అందుకే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని గురించి వివరించాం.